ఓకే పువ్వుల దరికొస్తే ఓకే ఓకే చలిలా పులిలా చెంచల హింసించకే నవ్వులే గుప్పించకే చిలకల దరికొస్తే ఓకే ఓకే నన్నిలా కప్పించకే పువ్వుల దరికొస్తే ఓకే ఓకే చలిలా పులిలా చెంచల హింసించకే నవ్వులే గుప్పించకే చిలకల దరికొస్తే ఓకే ఓకే పువ్వుల దరికొస్తే ఓకే ఓకే చలిలా పులిలా చెంచల హింసించకే నవ్వులే గుప్పించకే చిలకల దరికొస్తే ఓకే ఓకే Bing a bing a bing a long hey yeah yeah yeah కప్పించకే పువ్వుల దరికొస్తే ఓకే ఓకే చలిలా పులిలా చెంచల హింసించకే నవ్వులే కుప్పించకే చిలకల దరికొస్తే ఓకే ఓకే.